ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ని కన్నులారా. ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది? ఎన్నియాలో ఎన్నియాలో గ్రహాలు కక్షలు తప్పి సక్కను సుక్కను దింపి